పంచ ప్రాణములు ప్రాణపాన వ్యానోదాన సమానా భవత్యసౌ ప్రాణః స్వయమేవ వృత్తి భేదాత్ వికృతే భేదాత్ సువర్ణ సలిలమివ. 97. ఈ అసౌ ఈ ప్రాణః ప్రాణము స్వయమేవ తానే వృత్తి భేదాత్ వృత్తి భేదము వలన వికృతేహ భేదాత్ వికారము యొక్క భేదము వలన సువర్ణ సలిలమివ బంగారము నీరును వలే ప్రాణపాన వ్యానో దాన సమానాహ ప్రాణముగను అపానముగను వ్యానముగను ఉదానముగను సమానముగను భవతి అగుచున్నది. ఒకే బంగారము వికారభేదముచే కటకము కేయురము కుండలము మొదలగు విభిన్న కారణములను పొందుచున్నదో ఒకే జలము వికారభేదముచే నది కాలువ చెరువు మొదలగు భేదములను పొందుచున్నదో అట్లే అసో శరీరములోపల సంచరించుచున్న ప్రాణమే ప్రాణనము అపాననము వ్యాననము ఉదాననము సమాననము అనేడు వృత్తుల భేదముచేత ప్రాణాపాన వ్యానోదాన సమానములుగా వేరుగా అగుచున్నది. సువర్ణ సహితం జలం సువర్ణ జలం అని విగ్రహవాక్యము. బంగారము జలము అను పీ పదార్థములు అని యర్థము. కార్యభేదము వలన ఒకే సువర్ణము ఎట్లు వేరువేరుగా వ్యవహరింపబడుచున్నదో వికృత భేదము వలననే ఏ విధముగా ఒకే జలము తరంగములు నురుగు బుడగలు మొదలగు 144. శ్రీ వివేక చూడామణి వేరు వేరునామములతో వ్యవహరింపబడుచున్నదో అట్లు అని యర్థము. ముఖనాసికల నుండి ప్రవేశ నిర్గమనములు చేయుచుండుట ప్రాణనము. మలాదులను క్రిందికి నెట్టుట అపాననము. తిని త్రాగిన అన్నరసాదులు నాడీముఖములందు వ్యాపించినట్లు చేయుట వ్యాననము. వమనకాలమున పైకి తీసుకొనిపోవుట ఉదాననము. భుజించిన అన్నరసాదులను అరిగించుటకై జాఠరాగ్నిని ప్రేరేపించుట సమాననము. ఇవి ప్రాణము చేయు 5 వృత్తులు. అవ దేని స్వరూపమును నిరూపించుటకై జ్ఞానేంద్రియాదులు చెప్పబడినవో అట్టి విశిష్టమగు సూక్ష్మ శరీరమును గూర్చి ఇప్పుడు చెప్పుచున్నాడు.